మెదడు చరిత్ర పుస్తకం 12వ భాగం. 19వ శతాబ్దంలో నాడీమండలం మీద రసాయనాల ప్రభావం గురించి కొన్ని గణనీయమైన పరిశోధనలు చేసిన వాడు క్లాడ్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ జీవక్రియా శాస్త్రవేత్త బాహ్య పరిస్థితులు ఎంతగా మారుతున్నా జీవరాశులు మారని అంతరంగ స్థితిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటాయని ప్రతిపాదించిన వాడు ఈ క్లాడ్ బెర్నార్డ్. అలాంటి మారని అంతరంగ స్థితికి సమానావస్థ అని పేరు పెట్టాడు. ఉదాహరణకి ఆరోగ్యవంతుడైన మనిషిలో రక్తపీడనం, అంతరంగ ఉష్ణోగ్రత మొదలైన రాశులు కొన్ని నీత విలువల దగ్గర ఉంటాయి. ఇలాంటి ప్రామాణిక రాశులతో కూడుకున్న స్థితినే హోమోస్టాటిస్ అంటారు. ఆ భావనని అతడి మాటల్లోనే విందాం. అనగా మారని అంతరంగ అవస్థ స్వతంత్రమైన స్వేచ్ఛా జీవనానికి అవసరమైన నియమం. ఇతడు శరీరం మీద విష పదార్థాల ప్రభావాన్ని పరిశోధించాడు. ముఖ్యంగా క్యురారే మరియు కార్బన్ మోనాక్సైడ్ల మీద అధ్యయనాలు చేశాడు. ఈ క్యురారే అనేది కండరం మీద పనిచేసే విషం. దక్షిణ అమెరికాలో దీనిని వేటగాళ్ళు వాడేవారు. క్యురారేలో ముంచిన బాణంతో జంతువుని కొడితే అది ఊపిరి సలపక ప్రాణాలు విడుస్తుంది. ఎందుకంటే బాణానికి ఉన్న విషం యొక్క ప్రభావం వలన ఊపిరితిత్తులని అదిలించే కండరాలు స్తంభించిపోతాయి. ఇలాగే కార్బన్ మోనాక్సైడ్ ఓ విషవాయువు, దీని ప్రభావం వలన మతిస్థిమితం తప్పుతుంది, మనసులో అయోమయ స్థితి ఏర్పడవచ్చు, మూర్ఛ కలగవచ్చు. ఈ వాయువు హెచ్చు మోతాదుల్లో రక్తంలో కలిస్తే ఆ రక్తంలో ఆక్సిజన్ని మోసుకుపోయే సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఆ కారణం చేత శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక వ్యక్తి మరణించవచ్చు. విష పదార్థాలు నాడీమండలం మీద పనిచేసి హానికర పరిణామాలు కలగజేసినట్టే ఔషధాలు నాడీమండలం మీద హితవైన ప్రభావాన్ని చూపించగలవు. మందులు నాడీమండలం మీద ప్రభావాన్ని ఎలా చూపుతాయి అన్న ప్రశ్న మీద దృష్టి సారించాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ లాంగ్లీ అనే జీవక్రియా శాస్త్రవేత్త. 19వ శతాబ్దంలో చివరి దశలలో నాడీమండలం మీద మార్ఫేన్, డిజిటాలిస్ మొదలైన నాడీ ఔషధాల ప్రభావాన్ని ఏదో అనిస్పష్టంగా అయోమయంగా వివరించేవారు. ఈ మందులు పనిచేస్తాయి అని తెలుసు, కానీ ఎలా పనిచేస్తాయో తెలిసేది కాదు. జీవ పదార్థానికి ఔషధాలకి మధ్య ఏదో ప్రత్యేకమైన సంబంధం ఉందని తలబోసేవారు. ఔషధాలు ఎలాగో నేరుగా ధాతువు మీద కణాల మీద పనిచేస్తాయని అనుకునేవారు. కానీ లాంగ్లీ మరోలా ఆలోచించాడు. ఔషధం శరీరం మీద పనితీరు కేవలం ఓ రసాయన చర్య అని, రెండు అణువుల మధ్య జరిగే చర్య తప్ప అది మరేమీ కాదని అతడు ఊహించాడు. ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి ఔషధాలు నేరుగా ధాతువు మీద పనిచేయడం లేదని, ఔషధపు అణువు యొక్క ప్రభావాన్ని గ్రహించే సంగ్రాహక అణువులు ఉంటాయని అతడు ప్రతిపాదించాడు. వాటికి రెసిస్టార్లు అని పేరు పెట్టాడు. ఈ రెసిస్టార్ ఔషధం యొక్క ప్రభావాన్ని గ్రహించి దాని ఫలితాలని చుట్టూ ఉన్న ధాతువు మీదకి పంపిస్తుంది. ఇలాంటి రెసిస్టార్లు మరి న్యూరాన్ల మీద ఉంటాయని అనుకుంటే వాటి ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే ఔషధం అనేది మనిషి ప్రయోగిస్తే శరీరంలోకి ప్రవేశించే పదార్థం. న్యూరాన్ల మీద రెసిస్టార్లు మరి మనిషి ప్రవేశపెట్టిన ఔషధాలకి స్పందించడం కోసం కాచు కూర్చోలేదు. ఔషధాలకు స్పందించడానికి కాకపోతే మరి న్యూరాన్ల మీద రెసిస్టార్లు ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానంగా న్యూరాన్లు పరస్పర రసాయనాల సహాయంతో సంభాషించుకుంటాయి అన్న అవకాశం సూచించబడుతోంది.